పవిత్ర స్థలములలో దేవునికి మహిమా, సత్య మార్గ సంపన్నులకు శాంతి సమాధానము. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా, సత్య మార్గ సంపన్నులకు శాంతి సమాధానము. అని పాడిరి దూత గణములు ప్రణమిల్లెను భువి దిగంతములు, అని పాడిరి దూత గణములు ప్రణమిల్లెను భువి దిగంతములు, ప్రణమిల్లెను భువి దిగంతములు. We wish you happy Christmas, we wish you merry Christmas, we wish you happy Christmas, we wish you merry Christmas. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా, సత్య మార్గ సంపన్నులకు శాంతి సమాధానము. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా, సత్య మార్గ సంపన్నులకు శాంతి సమాధానము. వంశమందు దీనురాలి గర్భమునందు, దావీదు వంశమందు దీనురాలి గర్భమునందు ఉద్భవించే దైవసుతుడు బెత్లెహేము నగరమునందు, ఉద్భవించే దైవసుతుడు బెత్లెహేము నగరమునందు. ఉద్ధరించ భూమన జనులను ఉదయించెను పసికందు, ఉద్ధరించబోవన జనులను ఉదయించెను పసికందు. We wish you happy Christmas, we wish you merry Christmas, we wish you happy Christmas, we wish you merry Christmas. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా, సత్య మార్గ సంపన్నులకు శాంతి సమాధానము. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా, సత్య మార్గ సంపన్నులకు శాంతి సమాధానము. పరలోకం భూలోకం చేయి చేయి కలిపిన రోజు, పరలోకం భూలోకం చేయి చేయి కలిపిన రోజు పాపి కొరకు పావనుడు ఇలా పాదం మోపిన రోజు, పాపి కొరకు పావనుడు ఇలా పాదం మోపిన రోజు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని ప్రకటించినది రోజు, క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని ప్రకటించినది రోజు. We wish you happy Christmas, we wish you merry Christmas, we wish you happy Christmas, we wish you merry Christmas. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా, సత్య మార్గ సంపన్నులకు శాంతి సమాధానము. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా, సత్య మార్గ సంపన్నులకు శాంతి సమాధానము.